तुमया సరి గగ్గ పాప గప గప గప గప రిగ పాప నిన్ని పని పని పని పని పని సాసా సగరి గరి గ సరి సరి సరి నిస నిస నిస పని పని పని గ సరిగా గపా